కిచు కిచు పిట్ట నేలకేసి కొట్ట నిన్నొదిలి పెట్ట ఇది ఎట్ట నీలోట పంచదార కొట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట కిచు కిచు పిట్ట నేలకేసి కొట్ట కిచు కిచు పిట్ట నేలకేసి కొట్ట నిన్నొదిలి పెట్ట ఇది ఎట్ట నీ గుండెల గూడు కట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట సొగసంత పోగు చేసి పెట్టు దాచుకుంటే నా మీద బొట్టు నీ సొగసంత పోగు చేసి పెట్టు దాచుకుంటే నా మీద బొట్టు చెట్టు మీద ఉన్న తేనె పట్టు తీయపోతే ఒళ్ళంతా కుట్టు చెట్టు మీద ఉన్న తేనె పట్టు తీయపోతే ఒళ్ళంతా కుట్టు అందితే జుట్టు అందకుంటే రట్టు ఇంకెట్ట సాగుతుంది జట్టు ఇంకెట్ట సాగుతుంది జట్టు ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట నెలకేసి కొట్ట కిచు కిచు పిట్ట నెలకేసి కొట్ట నిన్నదిలి పెట్టేది ఎట్ట నీ నోట పంచదార కొట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట తాళి కట్టలేదన్న నిక్కు ఆహా నీకు నాకు తెచ్చింది చిక్కు ఏ తాళి కట్టలేదన్న నిక్కు ఆహా నీకు నాకు తెచ్చింది చిక్కు తుమ్మితే ఓడిపోయే ముక్కు చీదితే ఎన్నాళ్ళు దక్కు తుమ్మితే ఓడిపోయే ముక్కు చీదితే ఎన్నాళ్ళు దక్కు చాలించు టక్కు నాకుంది లక్కు ఏమైనా నీకు నేను దిక్కు ఏమైనా నీకు నేను దిక్కు ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట కిచు కిచు పిట్ట నేలకేసి కొట్ట నిన్ను దిలి పెట్టేది ఎట్ట నీ గుండెల గూడు కట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట మన కాడాది తీసి కట్టు మగవాడి నన్న మహ బెట్టు మన కాడాది తీసి కట్టు ఆడదాని మనసులోని గుట్టు దిగి చూస్తేనే అంతుబట్టు ఆడదాని మనసులోని గుట్టు దిగి చూస్తేనే అంతుబట్టు మద్దు మండి పట్టు అగలు కట్టి పెట్టు వలబంతా నీకే తాకట్టు వలబంతా నీకే తాకట్టు ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట కీచు కీచు పిట్ట నెలకేసి కొట్ట కిచు కిచు పిట్ట నెలకేసి కొట్ట నిన్నదిలి పెట్టేది ఎట్ట నీ నోట పంచదార కొట్ట ఎట్ట